6.31 సర్వభూతస్థితంయో మాం భజత్యేకత్వమాస్థిత సర్వథా వర్తమానో 2 సయోగీ మయి వర్తతే. అనగా ఏకత్వ భావముతో కూడియున్న పురుషుడు సర్వభూతముల యందు వ్యాపించియున్న వాసుదేవుడనగు నన్ను భజించుచుండునో అటువంటి పరిపూర్ణ జ్ఞాని యోగి అన్ని విధములుగా వ్యవహరించుచుగూడా పరమపద స్వరూపుడనైన మరియు పరమేశ్వరుడనైన నాయందే వ్యవహరించుచుందును. అనగా అతడు సర్వవేళలా ముక్తత్వమునే అనుభవించుచుండును. అతని ముక్తత్వమును ఎవ్వరూ అడ్డుకొనజాలరు. ఇంకా ఏమి చెప్పుచున్నారనగా 6.32 ఆత్మాపమేన సర్వత్ర సమం పశ్యతియో 2 సుఖం వాయది వా దుహకం సయోగీ పరమో మతః. అనగా ఆత్మ అనగా స్వయముగా తాను దేని ద్వారా అపమించబడునో అనగా పోల్చబడునో అది ఆ అపమానము యొక్క భావమును అనగా సాదృశ్యమును ఔపమ్యము అని అందురు. ఓ అర్జున, ఆ ఆత్మ యొక్క అపమానము ద్వారా అనగా యోగేనవాడు తనతో సమానము అనగా తన వలెనే సర్వత్రా సర్వభూతములెయందును ఆ పరబ్రహ్మతత్వమును చూచును. అప్పుడు అతడు బ్రహ్మస్వరూపుడుగానే యుండును. తనతో సమానముగా ఆ యోగి దేనిని చూచును అన్నచో, నాకు ఏది సుఖదాయకమైనదో ఏది ప్రియమైనదో అదియే సర్వప్రాణులకు సుఖదాయకము మరియు ప్రియము అయి ఉన్నది. అట్లే ఏ దోహకము నాకు అప్రియము మరియు ప్రతికూలమైయున్నదో అదియే సర్వప్రాణులకు అప్రియము మరియు ప్రతికూలము అయి ఉన్నది. ఈ విధముగా సర్వప్రాణులయందును తనయందువలనే సుఖదుహకములను సమాన భావముతో అనుకూలముగను మరియు ప్రతికూలముగను చూచును. మరియు ఏ ప్రాణికిని ప్రతికూలముగా వ్యవహరించడో అనగా తనకు వలనే ఏ ప్రాణికి అపకారము చేయడో అతడు సర్వశ్రేష్ఠుడైన యోగి ఎనబడును. ఇటువంటి అహింసాభావముతో నిండియున్న పురుషుడు పూర్ణజ్ఞానమును కలిగియుండి ఇతర యోగులందరికంటే శ్రేష్ఠుడనబడును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 159 పైన చెప్పబడిన పూర్ణజ్ఞానరూపమైన యోగము అత్యంత ప్రయాసతో సంపాదించ యోగ్యమైనదని తలంచి దానిని పొందుటకు తేలికైన మరియు అతి స్పష్టమైన మార్గమును అనగా ఉపాయమును పొందదలంచి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్లనెను 6.33:2 యం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా తిరుతిన్ స్థిరాం. అనగా ఓ మధుసూదన, మీరు చెప్పిన సమత్వ భావరూపమైన యోగమును నేను నా యొక్క మనస్సు యొక్క చంచలత్వము కారణముగా ఈ యోగము యొక్క అచలస్థితిని చూడజాలకయున్నాను. 6.34 చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అనగా ఏలేనా కృష్ణ, ఈ మనస్సు అత్యంత చంచలమైనది. కృష అనుధాతువు నుండి కృష్ణ అనుశబ్దము ఏర్పడినది. భక్తజనుల పాపాది దోషములను నివృత్తింపజేయువాడు గావున భగవంతునకు కృష్ణుడు అను పేరు కలిగినది. ఈ మనస్సు పూర్తిగా అత్యంత చంచలమైనది అనగా నిలకడలేనిది. అంతేకాదు ఇది శరీరమును క్షోభపరచి ఇంద్రియములను కూడా పరవశముగా మార్చివేయును. మరియు ఈ మనస్సు చాలా బలముతో కూడియున్నది. దీని ద్వారాను దీనిని అదుపు చేయడం అసఖ్యము అనగా శక్తికి మించిన పని. అంతేగాక ఈ మనస్సు చాలా దృఢమైనది గూడాను అనగా తంతునాగమను అభేద్యమైన జీవము వంటిది. అందుచేత ఈ మనస్సును ఛేదించుట అనగా జయించుట అనగా తన వశమునందుంచుకొనుట చాలా ప్రయత్న సాధ్యమైన కార్యము. ఇటువంటి లక్షణములు కలిగియున్న మనస్సుతో పోరాడుట మరియు దానిని జయించి వశమునందుంచుకొనుట వాయువును వశమునందుంచుకొనుట వలె చాలా దుష్కరమైన కార్యము. అభిప్రాయమేమన, ప్రచండ వాయువును అదుపు చేయుట ఎంత దుష్కర్మమైన కార్యమో అంతకంటే కూడా ఈ మనస్సును తన అధీనమునందించుట దుష్కరమైన కార్యమని నేను తలంచున్నాను. నీవు చెప్పినదంతయు యథార్థమేనని భగవంతుడు చెప్పుచున్నాడు. 6.35 అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తూ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అనగా బలవంతుడైన ఓ అర్జున, మనస్సు చంచలమైనది, అందుచేత దానిని వశమునందుంచుకొనుట అత్యంత దుష్కర కార్యము అనగా కష్టమైన పని. ఈ విషయమునందు 160 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం, ఎటువంటి సందేహము లేదు. కాని అభ్యాసముచేత అనగా చిత్తమునందు ఒకే విధముగా ఒకే వృత్తిని మాటి మాటికి వల్లించినందువలన మరియు దృష్టము మరియు అదృష్టము అనగా ఇంద్రియములకు కనిపించినటువంటి మరియు కనిపించినటువంటి ప్రియమైన భోగములు మరియు ఆ భోగములను ఇచ్చినటువంటి విషయములు లేక పదార్థములయందలి దోషములను మాటి మాటికి చూచుచుండినందువలన ఉత్పన్నమగు ద్వేషభావము లేక వాటిని పొందకూడదనేది అనిచ్చారూపమైన వైరాగ్యభావ బలముతో చిత్తము అనగా మనస్సు యొక్క చంచలత్వమును ఆపుట అనగా లేకుండా చేయుట సాధ్యపడును. అనగా ఈ విధముగా మనస్సును నిగ్రహించుట సాధ్యపడును. కాని ఎవని యొక్క అంతఃకరణము ఆతని వశమునందు లేదో అటువంటి 6.36 అసమ్యతాత్మన యోగో దుష్ప్రపైతి మే మత్యః వశ్యాత్మనాతు యతతా శక్యో 2.35 అనగా మనస్సును తన వశమునందుంచుకొనజాలని పురుషుని ద్వారా అనగా ఎవని అంతఃకరణము అభ్యాసము మరియు వైరాగ్యభావము ద్వారా విషయముల మీదికి పోకుండా నిలిచియుండు స్వభావము కలిగి ఉండలేదో అటువంటి పురుషుని ద్వారా యోగ ఫలమును అనుభవించగలుగుట అసంభవము. అనగా అతనికి యోగ ఫలము లభించదు, ఇది నా నిశ్చయము. కాని ఎవడు తన మనస్సును తన స్వాధీనమునందుంచుకొనియున్నాడో, ఎవని మనస్సు అభ్యాసము మరియు వైరాగ్య భావబలము వలన అతని వశమునందే యున్నదో అనగా విషయముల మీదికి పోకుండా అంతఃకరణమునందే నిలిచియున్నదో మరియు ఆ విధముగా తన మనస్సును తన వశమునందుంచుకొనుటకు అన్నివేళలా ప్రయత్నము చేయుచునే యుండునో అటువంటి పురుషుడు ఇంతకు పూర్వము చెప్పిన ఉపాయముల ద్వారా యోగ ఫలమును తప్పక పొందగలడు. యోగాభ్యాసమును చేయుచున్నప్పటికీ ఈ లోకము మరియు పరలోకమును రూపొందించినటువంటి సాధనములైన కర్మలను త్యజించినప్పటికీ యోగ ఫలము అనగా మోక్షప్రాప్తికి సాధన రూపమైన పూర్ణ జ్ఞానమును పొందజాలనట్టి పురుషుడు అయిన యోగి యొక్క చిత్తము చివరకు అనగా దేహత్యాగ సమయమున యోగమునందు నిలిచియుండక చలించినచో అటువంటి యోగి యొక్క వినాశమును శంకించి అర్జునుడు ఇలా అన్నాడు. శ్రద్ధయోపేతో యోగా చలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. 6.37 ఆయతేహ అనగా ఓ కృష్ణ, సాధకుడు యోగమార్గమున పయనించ ప్రయత్నించక కాని అతి శ్రద్ధతో అనగా ఆస్తిక బుద్ధి కలిగినవాడే మరియు అంత్యకాలమున ఆతని మనస్సు యోగము నుండి చలించినదైపోవునో ఆచంచలచిత్తుడు స్మృతిభ్రష్టుడు అయిన యోగి యోగము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 161 యొక్క సిద్ధిని అనగా యోగఫలమును అనగా పూర్ణజ్ఞానమును పొందనివాడే కలిగియుండును. 6.38 కచ్చిన్నోభయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విముడో బ్రహ్మణః పథి. అనగా ఓ కృష్ణ, ఆయాశ్రయరహితుడు మరియు బ్రహ్మమును పోమార్గ మధ్యమున మోహితుడై అనగా తిరిగి ప్రాపంచిక విషయములందు చిక్కినవాడే కర్మమార్గము మరియు జ్ఞానమార్గము రెంటి నుండి భ్రష్టుడై ముక్కలు ముక్కలుగా మేఘమువలే నశించిపోవునా? లేక నాశమననదే లేక మిగిలియుండున. 6.39 ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత త్వదన్యః సంశయస్యాస్య చేత్తో నాహ్యుపపద్యతే. అనగా ఓ కృష్ణ, నా ఈ సంశయమును నిశ్శేషముగా తొలగించుటక సమర్థులైయున్నారు. ఏలైనా మీరు తప్ప ఇతరులైన యూషిగాని లేకదే ఈ సంశయమును తొలగించగల సమర్థుడు కానరాడు. కావున తమరే నా ఈస తొలగించవలేను. ఇదియే నా దృఢమైన అభిప్రాయము. అప్పుడు భగవంతుడు ఇట్లు చెప్పినాడు. 6.40 పార్థ నైవేహ నా ముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్స్చిదుర్గతిం తాత గచ్చతి. అనగా ఓ పార్థ, ఆ విధముగా యోగభ్రష్టుడైన పురుషుడు ఈలోగాని పరలోకమునందుగాని ఇచ్చటను నాశమును పొందడు. ఇప్పటి దేహముఖం దేహమును పొందుటను నాశమందురు. యోగ భ్రష్టత్వము కలిగిన వానికి అటువ సంభవించదు. హే తాత్, ఓ తాత, అట్లేలైనా శుభకార్యములు చేయు పురుషు అనగా ఇప్పుడున్న దానికంటే నీచమైన స్థితిని పొందడు. తండ్రి పుత్రుని రూప ఆత్మను విస్తరించుకొనును, అందుచేత అతనిని తాత అని అంటారు. మరియు పుత్రుని రూపముతో దేహమును పొందును, అందుచేత పుత్రుని గూడా తాత అని శిష్యుడు గూడా పుత్ర సమానుడే, అందుచేత అతనిని గూడా తాత అని అందురు. అయితే అప్పుడు ఈ యోగభ్రష్టుని గతి ఏమి ఎన్నచో.